Book 2 78 70 يعني الصفات 1 بيسيشنالو وكتي امرأة كبيرة السن وك مسلي آويدا امرأة سمينة లావుగా ఉన్న ఒక ఆవిడ. ఇమ్రాతున్ ఫుదూలియా. ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ. సయ్యారతున్ జదీదా. ఒక కొత్త కారు. సయ్యారతున్ సరియా. వేగంగా వెళ్లే ఒక కారు. సయ్యారతున్ మురిహా. సౌకర్యంగా ఉన్న ఒక కారు. ثوب ازرق وك نيلن رنگ دوستلو ثوب احمر وك يرپ رنگ دوستلو ثوب اخضر وك اكو پچ رنگ دوستلو شنطة يد سوداء وك نل سنچي شنطة يد بنية ఒక గోధుమ రంగు గల ఒక సంచి. షంతత్ యద్ బైదా. ఒక తెల్ల సంచి. నాసున్ లుతఫా. మంచి మనుషులు. నాసున్ ముహద్దబూన్. వినయం గల మనుషులు. నాసున్ ముహిమ్మూన్. మనోహరమైన మనుషులు. اطفال محبوبون مدوچي పిల్లలు اطفال وقحون చిలిపి కొయ్య పిల్లలు اطفال مؤدبون సద్బుద్ధి గల పిల్లలు